మరుతమే సుమానూర్య సందృశో అభినామీరో అర్వలిక్షమేద ప్రజాజేమహి రుద్ర ప్రజాభీరుద్రతంత్రణే శతం హిమాదీయేషజేభీ అస్మద్వేషో విదరణ్యం భోగ్యమీవాశ్చాదయస్వాభిషూచీ శ్రేష్ఠో జాతస్య రుద్రశ్రియాసీతమస్తవసాం వజ్రబాహో వర్షేణ పారమంహాతస్వస్తి విశ్వాభీరపసోజిజోధి మాద్రచుక్రధమానమోర్మాదుష్టో జీర్ణభవాసూతి ఉన్నాజ భేషజర్భిషక్తమంతభిషజాం శృణోమి హవీమభిర్భవ తేజోహవిర్భిరవస్తో మేభీరుద్రం దేషీయ భోమానో అస్భ్రశుశిప్రో వీరధన్మనాజీ ఉన్మామందృషభో మరుద్భాం పక్షీయసాపజానాథమానం ఘృణీవచ్చాజామీయామీ వాసేయం రుద్రస్ సుమ్నం అస్తే రుద్రమృషజ గర్హస్తోజో అస్తి భేషజో జలాఢర్తప సో దైవ్యీనుమా వృషభచక్షమీధ్రమభ్రవే వృషభజస్విదీచే మహోమహీం సుష్ృతిమీరయామి నమస్కల్మలికి నమోర్గృణేమసి శ్రేషం రుద్రస్ నామ స్థిరేరంగైర్పురూపముగ్రోభ్రశుక్రేభిషేరంగైనాథస్ భువనస్ భూరేర్నవాజోషద్రద్రాజ సూర్యం అర్హన్ బిభర్షిదాయ కాధన్వార్హన్ నిష్టయ్య శతం విశ్వరూపం అర్హన్ దిగందయసే విశ్వమభ్వం నవాజీయోరుద్రస్తి సుఖిశ్రుతం కర్త సంయుపానం మృగన్న భీమోపహతృముగ్రాం నృషాజరిత్రే రుద్రస్తవా నోన్యంతే అస్మన్నివాపంతు సేనా కుమారశ్చిత్పితరం వందమానం ప్రతీనామరుద్రోపయంతం భూరేర్ధాదారం సత్ప్రజింగృణీడే స్తంభేషజారాస్మే జాషజామృతశుచీ నియాసంత మావృషణో జామయోభూ జాయిమరణీత పితానస్తాసంచయోస్ రుద్రస్ వస్మి హరీనో హేతి రుద్రస్ విద్యా పరిత్రేష దుర్మతిర్మహీవాత్ అవశిరమఘమధ్యస్తనష్టమేర్భస్తోకాయతనజాజమృళ ఏ వాభ్రో వృషభజేకిత నయథా దేవలఘృణీషేణ హంసి అవనశృణో రుద్రేణోధిగృహద్వదేవ విదధే సువీరా ధారావరా మరుతో ధృష్ణో జసో మృగాన భీమాస్తమిలాగయో నూసు జానారి జీషిణోభిందమంతో అపకారృణ్వత జాగోనస్త్రిభిశ్చిదయంత ఖాళిభావ్యా అభ్రయానద్యూదయంత భ్రష్టజా రుద్రోయద్వా మరుతో రుక్మవక్షసో మృషాచిపృశ్యా శుక్రబూధాని ఉక్షంతే అస్మాత్యాంగి భాజిషు నదస్ కర్ణైస్తురయంత ఆశుభీ హిరణ్యసి ప్రామరుతో దమిధ్వద ప్రక్షయ్యాధమృషాదీభి సమన్యవ ృక్షేదా విశ్వా భువనామవక్షిరే మిత్రాయ భాసమాజీరదానవ ఋషాజస్వాసో అనభ్రరాధతర్షం చాసో నభజునే షుధూర్షదా ఇంధర్భిర్దేనుభిరత్సోధవిరుద్ధస్మభి ప్రతిభిర్భ్రాజదృష్టయ ఆహంసోనస్తారాణిగంధనమధోర్మదాయ మరుదస్ సమన్యవ ఆరో బ్రహ్మాణి మరుదస్ సమన్యవో నరాంధసంసస్తమానిగంతన అశ్వామిమవిత్తకథేనమూధనికర్తాభియంత్రే వాజపేషసం తన్నాదాతమరుతో వాజినం వ్రత ఆపానం బ్రహ్మజితయద్దివే దీవే ఇళం స్తోతృభ్యో వృజనేషు కారులే ధనిం మేధామరిష్టం దృష్టరంస యజ్యంజతే మరుతో రుక్మవక్షతో శ్రాంతేషుభదాసుదానవ హేరుందరిష్వే సుదారేషు పిన్వతే జనాజ రాత విజయమహీ విషం యోనో మరుతో మృగతాధిపత్యోరిభుర్దేవాసభోరక్షతారిష వర్ధయ దతపూషా చక్రియాభిదమవరుద్రాసతో హంతనావధాః శ్రీకాంధ్వా మరుతో జామదేగిశ్యాయోధరప్యాపయోదు యద్వాజేరవమానస్ రుద్రియాస్త్రుతం జరాయజురతామదాభ్యా తాన్నో మహో మరుతయే భజాబ్నో విష్ణో రేణస్ ప్రభృతే వామహే హిరణ్యవర్ణాంగుహాంజతస్రూజ బ్రహ్మణ్యంతః సంశ్యం రాధ జీమహే తేజసగ్వా ప్రథమో యజ్ఞమో హిరేతేనాహిన్వన్దోషసోజ్యోష్ఠిషు ఉషాలామీరృణైరపోర్ణతే మహోజ్యోతిషాసు జతాగోర్ణసా క్షోణీభీరుణేభిర్నాభీరుద్రాతదనేషు వామృదు నిమేఘమానా అత్యే నపాచదాశ్చంద్రం వర్ణం దిరే సుపేతసం తాయానో మహిమలో సమూతజముపేనామసాగణీమసి త్రిశోనయాన్ పంచహోద్రేణ భిక్తజాభవత్సవరాజక్రియావసే యజారథం పారయథాత్యం భోజయాదిగో భుంజస వందితారం అర్వాజీసామరుతో జావ భూతిరోషు భాశ్రేవ సుభతిర్జీగాసు ఉపేవ దృక్షివాజయుర్మ తస్యాం చనోదధీతనాద్యోగిరో మే అవాన్నపాదాసుహేమా భువిత్తసుపేదస్కరది జోషీ షద్ధి ఇమాం స్వస్మై హృద ఆదుకష్టం మంత్రం భోజేమ భువిదస్య వేదత్ అవాన్నపాదసూర్యస్య మన్నా విశ్వాన్యర్యో భువనాజాన సమన్యాయంతిపాయంజన్యాస్ వానమోర్వం నద్యః ప్రణంతి తమోసుజింసు చ యోది దివాంసమపాన్నపాదం పరీతస్థురాపాః తమస్మే రాజుపత యోజువాహనం వర్మృజ్యమానాః పరీయంత్యాపాః స శుక్రేభిః శుక్రభిరేవ తస్మే దీదాయా నిఘ్మో హృదయం నిఘత్సు అస్మే స్వాహంజనాదేవాయ దేవీర్దిఢం జన్నం కృతాయివోపరి ప్రసంశ్రే అప్సుదీయూఢం భయతి పూర్వసూనా అశ్వశాత్మజనీ భాస్వర్గృహోరిడ సంవృత పాయి సూరీ ఆవాసో పూర్ష పరో అప్రభృష్యం నారాదజో వినసన్నానృతాని స్వ ఆదమే సుదృఘాయస్య ధేన స్వధాంపీపాయ సుభన్నమత్తి సో అపాండవాదూర్జయన్నత్స్వా అంతర్వసుదేయాయ విధతే విభాతి ీనాదీవ్యేన ఋతావాజస్రవుర్భిజ విభాతి భయాజి ధన్యా భువనాన్యస్య ప్రజాయంతే వీరుదశ్చ ప్రజాభిః అపాన్న బాధాహ్యస్థాదుపస్థం బ్రహ్మాణామూర్ధో విద్యుదంబదాన తస్యజ్యేష్టం మహిమానం వహంతి హిరణ్యవర్ణా పరీయంతి యజ్ఞే హిరణ్యరూపస్స హిరణ్యతంద్రికపాన్న పాత్రేషు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరియోనేర్నిపద్యాహిరణ్యదాదధత్యన్నామస్మై తదశ్యానేకముదచారుణామాభీచ్యం వర్ధతే నప్తూరవాధలే యుభదయస్వమిత్రాయిరణ్యవర్ణం ఘతమన్నామస్య అస్మై బాహూనామాభమాయసఖ్యే యజ్ఞైర్విధేమనమాసాహమిద్భిః సంసారమాద్మిర్మైర్దామ్యన్నై పరీవందరిగ్భిః సయీమృడాజనయత్తాసుగర్భం సయీంసుగర్భయతి సంవ్రీహంతి సో అపాన్న పాదన విమ్లాదవర్ణోన్నస్యే వేహతన్వా వివేద అస్మిన్ పదే పదమేతస్థివాంస మధ్వస్మగర్విశ్వహాదీజివాంసం ఆపోరత్రే ఘతమన్నం వహంతి స్వయమద్గై పరీదీయంతి యజ్ఞే అయాం సమగ్నే సుక్షితిం జనాయాయాం సమువగవద్భ్యస్సు వృక్షిం తిష్టం తద్భద్రం యజమంతి దేవాగర్గదేవ విదధే సువీరాః తుభ్యం యన్వానో వాదృష్టగా అవోధుక్షాన్ శ్రీమవీభిరద్రీభిర్నరాః స్వాహ ప్రభూతం వషత్కృతం హోత్రాదాసోమం ప్రథమో జయీశ్రీషే యజ్ఞై సంమిశ్రా ప్రజాదేభిర్ష్టిభిర్యామన్ శుభ్రాసో అంజిషు ప్రియాభూత ఆరబ్ధ్యాబలిర్భారతస్సుగో నమః హోత్రాదాసోమం పిబదాదివో నరః అమేవ నస్సుమవాహిదంత నిబర్హిషి సతతనారనిష్టన అథామందస్తానో అంధస్తుష్టేభిర్జనేభిః సుమద్గణ ఆవక్షిదేవాహ విత్రయక్షితో సంభోదర్నిషదాయో నేషు త్రిషు ీ ప్రస్థితం సోమ్యం మధు వివాగ్నేధ్యాత్తమ భాగస్ తృప్ణిస్తన్వారం నమర్ధన సహమోజ పృథివీ బాహ్వోభ్యం శృతమాఘవంతభ్యమాభిదస్తమస్య బ్రాహ్మణాదాద్రిపత్వ ృేధాం యజ్ఞం బోధతం గమస్య మేధత్తోహోదాయమిల పూర్వ్యా అను అక్షారాజానమజేత్యావృతం ప్రదాస్రాదాపీవృతం సోమ్యం మధు అభివాదయమనాః హరి స్వహోత్రాదనుజోషమంధనోధ్వర్యవస్స పూర్ణామ్యాసిజం తస్మాజేతం భారతదద్వతోధనిర్హోత్రాత్ సోమం ద్రవిణోదః పిబ ఋతుభిః యమపూర్వమహూవేతమిదం భూభేతేజుభవ్యోదధిర్యో నామపత్యజే అధ్వర్యుభిః ప్రస్థితం సోమ్యం మధుపోత్రాత్ సోమం ద్రవిణోదః పిబ ఋతుభిః మేధ్యం తుతే వన్న యోజేభిషన్యన్వీలయస్వావనస్పతే ఆయూజా ధృష్టాభిగోర్జాత్తం మేష్ట్రాత్ సోమం ద్రవిణోదః పిబ ఋతుభిః అపాధోత్రాదుతపోత్రాదమత్తోతమేష్ట్రాదజుషధ ప్రయోహితం తురీయం పాత్రమవృత్తమవత్యం ద్రవిణోదాప్యేపద్రావిణోదతః అర్వాంచ మధ్యయ్యం నృవహణం రథం యుంజాధామిగవాం విమోచనం రంగం హవేం క్షిమధునాహికం గతమధాసోపం విపదం వాజినీ వసు జోష్యగ్నే సమిధం జోష్యాహూతిం జోషి బ్రహ్మజన్యం జోషే సుష్ఠుతిం విశ్వేర్విశ్వాంగుసం దేవాత పాయజావి ఉదృష్ట దేవస్ పిత సమాజమంత పావన్నీరస్తా నూనం దేవేభ్యోదిరత్నమథ భజద్ీహోత్ర స్వస్త విశ్వస్మి సృష్టయే దేవూర్ధ ప్రభావా పృథుపాధిస్థితర్తి ఆపస్థిరస్ వ్రత ఆలిమగ్రా అయం సిద్ధ్వాతో రమతే పరిజ్మన్ ఆసుభిశ్చిద్యాన్విమోజాది నూనమరీరమదమానం చిదేదో అశ్యర్షూణ్యాభిష్యావనం వ్రతం స వితుర్మోక్ష్యాగాత్ పునస్తమం జద్విదతం వయంతి మధ్యాకర్తోన్యధాచ్ఛద్మధీరా ఉత్సంగాయాస్థాద్రేర్దోంగరమాదిస్సమిత దేవ ఆగాత్ నానౌగాం సుజుర్జో విశ్వమాజుర్విదిష్టదే ప్రభవ శోకో అగ్నే జ్యేష్టం మాతా సూనమే భాగమాధాన్వశ్యేత విషితం స విత్రా సమావర్తిమిష్ఠితోర్విశ్వేషాంకామశ్చరతమూత్ సర్వాంగపో విగృతం హిత్యాగాదనం వ్రతం స విదుర్ధైర్యస్య మత్స్సు భాగం ధన్వాన్ వామృగయోవితస్థు మనానిభ్యో నకీరస్యాణి వ్రతదేవస్దుర్మీనంతి యాద్రాధ్యా అంబరో నోయో నివప్యమనీషితం నిమిషర్భూరాణ విశ్వమాతాండోర్గాశ్రదో జన్మాని సవితావ్యాకా నయస్యేంద్రోవరో నో నమిత్రో వ్రతవర్జమాన మిలంతి రుద్ర నారాయణ స్వస్తి భువే దేవం స వితారం నమోభిః భగంధియం వాజయం దఃపురం ధిమ్నరాజం సోగ్నాస్వజన్నావ్యాః ఆజే రామస్ సంగతే రాజీనాదేవస్ విదుష్యామ అస్మభ్యం తద్దివో అద్య పృథివ్యాస్తయా దత్తం కామ్యం రాధాగాత్ సయస్తోత్రభ్య ఆభయే భవాన్యురుసం సాహాయ సవితర్జరిత్రే రావాణే వదతిదర్థం జరేధే గృధేవ వృక్షం నిధిమంతమచ్చ బ్రహ్మాణే వివిధ ముక్తదాదా దూతే వహవ్యాజన్యా పురుత్రా ఆదర్జాదారచ్చే వీరాదేవ యమావరమాస చేతే ఆశుంభమానే దంపదీవక్రతుభిజనేషు శృంగే వనఃప్రథమాగంధవర్వామీ భజద్భూరాదాతరోభి చక్రవాగే ప్రతిమస్తోశ్రాజాం భక్తే భజక్ర నావేవ నః పారయతం యుగే వనభ్యే వన ఉపధీవ ప్రధీవ స్వానే వనో హరీషణ్యా దనూనాం కృగరేవ విశ్వసః పాదభస్మాన్ వాదే వాజుర్యాధ్యే వరీతిలక్షీ భజక్షురాజాదభర్వాగ్ హస్తావివ దందే విష్టాపాదే వనోనయ సంవస్యో అచ్చ ఓష్ఠా విభవద్వాస్నేవదం దాస్తనా విభ విప్యదం జీవసేన నాదేవనస్తన్వో రక్షితా రాకర్ణా విభ సుశ్రుతా భూతమస్మే హస్తేవ సక్తిమభిసం ప్రదీనాక్షామే వనస్తమయ సంవజాంసి ఇమాయినా అశ్వినాయుష్మయంతి క్షోత్రే వస్తుంతం ఏదాని వామశ్శిలావర్ధనాని బ్రహ్మస్వామం గచ్చమదాలో అక్రన్ ఆమీనరాజిషాలోపాయాదం బృహద్వదేవ విదథే సువీరా సోమా పూర్ణనాజననాజీలాంజననాధివో జననా పృథివ్యా జాతౌ విశ్వస్ భువనస్ గోపౌ దేవా గణ్వన్నమృతస్ నాభిం ఇమౌ దేవౌ జాయమానౌ జుషంతేమౌ తమాంసి గోహతామజుష్టా ఆభ్యామింద్రః పద్మమామా స్వంతః సోమా పూషభ్యాం జనదుశ్రియాసు సోమా పూషణాగజసో విమానం సప్తచక్రం రథమవిశ్వమిన్వం విషోవృతం మనసా యుజ్యమానం తంజింసో వృషణా పంచరస్మిన్ దివ్యా అన్యస్తదానం చక్రవృత్యా పృథివ్యామన్యో అధ్యంతరిక్షే తాపస్మభ్యం పురువారం పురుక్షం రాజస్పోషం విశ్వతాభీమస్మే విశ్వాన్యన్యో భువనాజాన విశ్వమన్యో అభిచక్షాణయేతి సోమా పూషణాపవసం ధియం మే యువాభ్యాం విశ్వాప్రదనాజయేమ ధియం పూషాజిన్వద విశ్వమిందోరయం సోమారయపదర్దధాతు అపదు దేవ్యతిరణర్వా జగద్వదేమ విదతే సువీరా వాజోజేతే సహస్రిణోరథాస్తేభిరాగహి ధియద్వాన్ సోమపీతయే ీర్వాహన్వాజవాజయం శుక్రోవాజామితే గ్రంథాదిసంభతో గృహం శుక్రశాద్యగవాజిరీంద్రవాజో నియుక్త ఆయాదం పిపదం నరా అజం వాహం మిత్రవరుణా సుత సోమృతృధా మేదిహస్రుతంభవం రాజానాపనభిద్రువాధ్రువే సదస్యుత్తమే సహస్రస్థూణాసాధే తాసం రాజాభృతాసూతీ ఆదిత్యాదాదు నస్పతీ అనవహ్వరం గోమదూషుణా సత్యా స్వాహవద్యాదవశ్వినా భర్తే రుద్రాడ్వాయ్యం నయత్పరోరాంతరాదర్షద్బృహన్వసు దృశ్యం సోమత్యో రిపుః తానావోహవశ్వినాయం విసంగసంవృతం భిష్ట్యావరిభోవిదం ఇంద్రో అంగమహద్భయమభీషుతపజుచ్యవత్ సహస్థిరా విచర్షణి ఇంద్రస్తమృజాదినో ననః పశ్చాదఘన్నసత్ భద్రం భవాదినః పురః ఇంద్రాదాభ్యస్పరిసర్వాభ్యో అభయం కరత్ జయదాశత్రోర్విదర్షణి విశ్వే దేవాదాగతృణుతామజిమంభవం ఏదం బహిర్నిషేదత తీవ్రోపధూమాన్వయం సునహోత్రేషు మత్సర ఏదం పీపథకాన్యం ఇంద్రజ్యేష్టావరుద్గణా దేవాసః పూషరాజయ విశ్వే మమ శ్రుతాహవం అంబీతమేతమే దేవీతమే సరస్వతీ అప్రసస్తాదీవస్మతి ప్రశస్తిమం వనస్కృతి మే విశ్వా సరస్వతి సృదాయోషి దేవ్యా సునహోత్రేణు వత్స ప్రజాన్ దేవిదిభ్య ఇమా బ్రహ్మ సరస్వతి జుషస్వ వాజినీవతి యా దేమన్న గృత్సమదారుదావరి ప్రియా దేవేషు జుహ్వతి ప్రేతాయజ్ఞస్య సంభువా యువామిదా వ్రీణీమహే అగ్నిం చ హవ్యవహరణం యావానః పృథివీ ఇమాం సిద్ధమద్యతి విస్తృతం యజ్ఞం దేవేషు యచ్చతాం ఆవాముపస్థమద్రుగా దేవాస్యేదంతు యజ్ఞియాః ఇగాద్య సోమ వీతయే ప్రభ్రుభాణిజర్తి మంగళస్తు సుఖమే భవాదిమాత్మాకాచేద విభావిష్యా విదత్ మాత్మాశ్యేన ఉద్వధీన్మాసు పన్మామాత్మా విదజుషు మాద్వీరో అస్తా విద్యామణ ప్రతిశంకరై క్రదత్సు మంగళో భద్రవాదీవ దేహ అవక్రందదక్షిణతో గృహాణాం సుమంగళో భద్రవాదీశ కుంతే మానశ్చేనైష సమాఘతం తో బృహద్వదేవ విదసే సువీరాః ప్రదక్షిణిదభిగృహంతి కారభోమయోపదం తరుసుధాసకం తరయః ఉభే వాచో వదతి సాధనాయే భగాయత్రం చత్రైష్టోభం చానురాజతి ఉద్గాదేవ సగుణే సామగాయతి బ్రహ్మపుత్రజీవ సపనేషు సంసతి ృేవాజీసుపతిరీత్యాతో నశ్వగుణే భద్రమావద విశ్వతో నశ్వగుణే పుణ్యమావద ఆవధం స్వంశగుణే భద్రమావద తూష్ణీమాసీన సుమతిం చీకిద్ధిన యత్పదం వదసి కర్కరిజాగృహద్వదేవ విదథే సువీరా భద్రం వద దక్షిణతో భద్రముత్తరతో వద భద్రం పురస్తాన్నావద భద్రం పశ్చాత్ కపింజల భద్రం వద పుత్రైర్భద్రం వద గృహేషు చ భద్రమస్మాకం నావద భద్రం నా అభయం వద భద్రమధస్తాన్నావద భద్రముపరిష్టాన్నావద భద్రం భద్రం నావద భద్రం నర్వతో వద అసపత్న పురస్తాన్న శివం దక్షిణతస్క్రీధి అభయం సతతం పశ్చాద్భద్రముత్తరతో గృహే యౌవనాని మహజాది జిజ్ఞుషామి వదందూభిః శకుంతక ప్రదక్షిణం సతపత్రాభినో వద ఆవధం స్వం సగుణే భద్రమావద తూష్ణీమాసీన సుమతిం చీకిద్ధిన యదుత్పదం వదసి కర్కరిర్యథా బృహద్వదేవ విదధే సువీరాః విశ్వేశ్వరాయ నమః. సోమస్య మాతప సంవక్షగ్దేవన్యం జగర్థ విదధే యజధ్యై దేవాచ్చాభీజ్యుంజే అద్రిం సమాజే అగ్నే సన్వం జుడస్వ ప్రాంగం యజ్ఞం చమర్ధాంగే సమిద్ధిరగ్నిం సాధువశ్యన్ దివస సాధుర్విదధాకీనాత్సాయుత్తమసే గాతుమీషు మయోదే మే దీర పూతదక్షో దివస్ సుమంధర్జనుషా పృథివ్యా అమిందన్నదర్శనమస్వా అంతర్దేవాసో అగ్నిమపతిశ్వశ్రేణా అవర్ధయన్ సుభగం సప్తయజ్ఞే శ్వేతం జ్ఞానమరుణం వాహిత్వా సుజున్నజాతమభ్యారుణస్వా దేవాసో అగ్నిమన్వపుష్యన్ శుక్రేభిరంగైరజ ఆతన్వాంగతుం పురాణః కవిభిః పవిత్రైః శోచిర్వదాన పర్యాయురపాం శ్రియో మిమేతే బృహతీరనూనాః వవ్రాజాసేవన దీరదబ్ధా దివో జక్మీరవగాధానగ్నాః సనాత్రయుమత యస్సయో నీరేకం గర్భం దధిరే సప్తవాణీః శీర్ణాశ్చ సంభవో విశ్వరూపాభిరస్య యోనో సర్వదే మధూనాం అస్వరత్రధేన భక్తిన్వమానా మహీదస్మస్య మాతరా సమీతి అభ్రాణస్సూనోదవసోవ్యద్యోద్ధారశుక్రారభసావపూంషీ స్తోతంతిధారామధూనో గతశ్చ మృఢాయత్ర వా మృధే కావ్యేన పితుశ్చలూషజ్జనుషా వివేదవ్యజధారా అసుజద్విధేనా గుహాచరం దంశకేభిశ్రివేభిర్దివోజక్మీభిర్న గుహా బభూవ ఋతశ్చ గర్భం చ ఋతశ్చ బభ్రే పూర్వీరేకా అధయద్వీర్యానా వృక్షే సవత్రేషు చ ఏకబంధో ఉభే అస్మై మనుష్యే ఏరిపాహి ఉరౌ మహాంగాని బాధేవ బద్ధాపో అగ్నిం యదసస్తం హి పూర్వీ సదస్యోనావదయద్దమో రాజామీనామగ్నిరపతిస్వశ్రేణా అక్రోనభిస్ విజే మహీలాక్షేయ సూన మే భారీక ఉదృశ్రుజాజని దాజోజానాపాంగర్భోమో జహ్వో అగ్ని అపాంగర్భోరాజీనాభగాం దేవాతస్తిన్మన జాతం జగ్మ పనిష్టం జాతం తపసం దువశ్యన్ ృగంధయద్భాతబోధారేజీకమగ్నిం సజంతభిద్యుధోన శుక్రా గుహే వృద్ధం దిశ్వే అందర పారభూర్వే అమృతం దుహాణాయీరే చాలిజమానో హరిద్భిరీరే సఖిత్తం సోపతిం నికామః దేవైరవో మిమీహిరం చరిత్రే రక్షా చ నోదం యేభిరణీకైః ఉపక్షేదారస్తవ సుప్రణీతే విశ్వా నిధన్యాదానా సువేదాస్తవ దాతుంజమానా అయుష్యామృతనాయోమృదేవాన్ ఆ దేవానామభవకేతురగ్నే మంత్రో విశ్వాని కావ్యాని విద్వాన్ ప్రతిమత్తాంగవాసయోధమో నానో దేవాధన్ ద్రియోధోనే అమృతమత్యానాం రాజా సుదాద విషధానిసాధన్ దిన ప్రదీకముర్వ్యాజ్యోదగ్నిర్విశ్వాని కావ్యాని విద్వాన్ ఆనోభి సఖ్యే శివేర్మాన్మయీభిరోజిభిస్వరణ్యన్ అస్మే రయం బాహులం సంత రుత్రం సువాచం భాగం జతసం కృధీన ఏతాతే అగ్నేజని బాసనాని ప్రభూర్వ్యాజనూతనాని వోచం మాతృక్షేతమనాకృతే మాజన్మన్ జన్మన్నిహితో జాతవేదా జన్మన్ జన్మన్నిహితో జాతవేదా విశ్వామిత్రేభిరుధ్యతే అజస్ర తస్య భయం సోమతో యజ్ఞయస్యాపి భద్రేసో మనసేశ్యామ ఇమం యజ్ఞం సావదా భన్పన్నా దే భద్రాధే దుఃఖదోనరానః రయం శివోద్రగ్రహేర్మహేద్రవీరమాజస్వ ఇలామగ్నే పురుదం సంసలింగశ్వత్తమంగమానాయ సాధ శ్యాన్న సూనస్తన విజావాగ్నే సాధే సుమతిర్భూవస్మే వైశ్వానరాజ ధిషణాభావృధే ఘతన్న భూతమగ్నజే జనామసి విద్రాహోదానం మనోడశ్చ బాఘతో ధియారథన్న కులీధస్తమృణ్వతి సయోజయజ్జనుడారోదసీ ఉభేదమాత్రోరభవత్పుత్రయీడ్యాః హవ్యవానగ్నిరచనశ్చోభిలోధూలభో విశాపదీర్ఘం విభావసు కృత్వా దక్ష సదరుడో విధర్మణి దేవాసో అగ్నిం చ నయంతి చిత్తేభిః ఋతుచాలం భారునా జ్యోతిషా మహావత్యన్నవాజం జనిష్యన్నుపబ్రువే ఆ మంత్రస్య జనిష్యం సోపరేణ్యం రణీమహే అహ్రయం వాజ ఋగ్మియం రాజం భృగో నామసిజం కవిక్రతుమగ్నిం రాజన్ తమ్ దివ్యేన శోతిషా అగ్నిం సుమ్నాయ దధిరే భృగోజనాపాజశ్రవత విహ భృక్లవర్హిణః జలశ్రోజస్సురుతం విశ్వదేవ్యం రుద్రం యజ్ఞానాం సాధదిష్టిమపసా పావకసో చేత పరిక్షయం పరిహోదరు యజ్ఞేడో వృత్తపరిషో నరాః అధ్యేతుపాయిచ్చమానాప్యముపాసతే ద్రవేణం దేహిలేభ్య ఆరోదసి అవర్ణదాస్వర్మహజ్జాతపసో అధారయన్ సో అధ్వరాయ పరిదీయతే కవిరత్యో నవాచేతనోహి నమస్తాదిం స్వధ్వరం దోభస్యం జాతమేదసం బృహతో విచర్షణి రక్తేవాహీత ఇస్రో జహ్మస్ సమిధ పరిష్మోగ్నేరపునర్నృతిమృత్యవేకాదర్మక్తే భుజములోకబుద్ధేపజామియతు విశాం కవిం విష్మతిం మానోషీరిఢస్సం దేమగన్భాన్స్వీతేజసే సపుద్భో నిమతో జాతిగర్భమేషు భువనేషు దీధరత్ జఠరేషు ప్రజ్జివాన్నసింహ వైశ్వాడ ప్రసురత్రాదయ మాధోపి జాతుడే వైశ్వాడ ప్రత్నధానాగమాలోకద్దివస్పృష్టం భందమానస్ సుమన్మభిః జనయన్ జంతవేధనం సమానమగ్నం పరిజే జయాగ్రీభిం జగ్విషం విప్రముఖ్యా అమాయం దేవాదివిక్షయ్రయా వంశీకే సమీమహే సుధీమగ్నిం సుపిజం జాతే సుచిన్నయామన్నిషిణం స్వద్విషం కేతం దివోరోచనస్థామూఢద్భుతం అగ్నిం మూర్ధానం దివ అప్రజిష్కృతం తమీమహే నమాజాభాజినం బృహత్ మంత్రం హోదారం శుచిమద్రజాభినం తమోనసముఖ్యం విశ్వదర్శనం సన్న చిత్రం వపూరాయ దర్శనం మనర్హితం తథ విద్రాయ జీమహే వైశాలరాజ పృథుపాజ సేవిభోరత్నాధరుణే ఋగాతవే అగ్నిర్షదేవామృతర్మాణి సనతానదూషత్ అంతర్ధూతోరోదీతస్మయీయతే హోదారిషత్తమనూఢ పురోహీత క్షయం ఋణం సంపరీభూషజిభేభిరగ్నిషిలో ఏతం జ్ఞానాదః సాధనం విప్రాసో అగ్ని హయంతచిత్తే అపాంశ్రియస్మిన్నదే సందదర్గిరస్తస్మిన్ సున్నా నియజమానాచరకే పితాయజ్ఞానామసూరో విపశ్చిమానభక్తిర్వయనం చ బాఘత ఆదిరేధరోదీ భూరీవత్పదాపుల ప్రియోభందే ధామాభిక్కవి చంద్రభక్తిం చంద్రనాథం కలిం వ్రతం వైశ్వానరమత్సుఫలం స్వర్విదం విగాగంతోర్ణింతపీఠేభిరాదృతం భూర్ణిం దేవాదాదిక సుశ్రియం దదుః అగ్నిర్దేవేభిర్మనూఢశ్చ జంతుభిస్తం బాలో యజ్ఞం పూర్వేత సంధియా ప్రతిరందరీయతే సాధృష్ట్యభిర్జీరోదమో నా అభిసస్తికాకరణ అగ్నేజరస్తపత్యాయుర్జాబింబస్వ సమిడోదిదీహిన భయాంశిజన్న బృహదశ్చ జాగ్రవభుదేవాధామసి సుప్రదర్భివా విష్పతిం జక్మపతి జిన్నరస్తాయంతారం భీనాముచితం చ బాఘతాం అధ్వరానాం చేతనం జాతమేత సంప్రదం సంతి నమాసా జ్యోతిభిర్వృధే విభావా దేవసురః పరీక్షితేరగ్నిర్బభూవసమాసాసుమద్రతః తస్య వ్రతాని భూరి భూషిణా భయముపభూనే పదమాసు వృత్తిభిః వైశ్వాలరథపథాణ్యాచేజేభిస్వర్విదభావో విచక్షణ దాతృషాదాదిరాదీ అగ్నేతావిష్టాపరిభూతృపరా ృహదరేనాదేకస్వస్యాగమి ఉభాచరా మగజన్న జాగతృవీ భూరేదామిత్రమత్సమరాజాపతిరాధిపస్సా ఆదేవేవాజవక్షితాతకే సుమనాయక్షే ృహల్యజంతేవరోగ్నిమయోజిధంతర్విశ్వరాజిగాజిహోదారమి ప్రథమం యజధ్యై అచ్చానవాభిమృషవం మందధ్యై సేవాన్యక్షతిషుతోయాన్ ఊర్ధ్వాదురధ్వరే ఆకారోర్ధ్వాదోదే ప్రస్థితారజాంసిగోపాదాభాగ్ఞాదిహోతాస్త్రిణీపై దేవ్యతాభి సప్తహోత్రాలి వనదావృణానాలింబం గో విశ్వం ప్రదీయం కృతేన విదధేడు ప్రజాతాహి యజ్ఞం విచారంత పూర్వే ఆబందమానే ఉదసాకే ఉదస్మే ఆవిరూపే యోమిత్రోరుచోషింద్రో మరుత్వాత పాపహోభిహోదా ప్రసమాక్షాధస్వధయా వదంతి విదంతం సందరితమిత్తాహురణు వ్రతం వ్రతపాదీధ్యానా ఆభారతీ భారతీభిః సజోషాదిలా దేవైర్మనుష్యేభిరగ్నిః సరస్వతీ సారస్వదేవీరర్వాగ్నిస్రో దేవీర్భైరేతం సదంతు కరణస్తురీపమధపోషయిత్తదేవస్తష్టరవిరరాణస్య స్వ యతో వీర కర్మణ్యస్తుతక్షోయుక్తగ్రాజాతేవకామస్పదే సుజోపదేవాగ్నిర్భవిశ్వమితూదయాతి సేదుహోతాత్యోగజాతి దేవానాజలీమానివేద ఆయాజ్ఞేతమిధానో అర్వాంద్రేణ దేవైస్సరథం భువేభిః తర్యన్నాస్వాపదే దిస్వపుత్రా స్వాహా దేవా అమృతా వాదయంతా.